ఇప్పుడు మనం వి శ్రీనివాస చక్రవర్తి గారిచే వ్రాయబడిన మెదడు చరిత్ర గురించి తెలుసుకుందాం. మనిషి మెదడు తన గురించి తాను ఏమనుకుంటుంది, దాని గురించి దానికి ఎలాంటి అభిప్రాయం ఉంది, ఎలాంటి అవగాహన ఉంది, ఈ ప్రశ్నలకి సమాధానాలు శోధిస్తూ పోతే చాలా ఆసక్తికరమైన కథ అవుతుంది. మనస్సుకి, బుద్ధికి, ప్రజ్ఞకి ఉపాధి ఆధారం మెదడు అని మనకి ఇప్పుడు తెలుసు. కానీ 2000 సహస్రాబ్దాల క్రితం ఆ విషయంలో సరైన అవగాహన ఉండేది కాదు. అలాంటి అవసాన దశ నుండి ప్రారంభమైన నాడీ శాస్త్రం నేడు జీన్ థెరపీలు అయితేనేమి, డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్లు అయితేనేమి, ఎన్నో కొత్త ఒరవళ్ళు చోటు చేసుకుంటూ గుర్తుపట్టరానంతగా పురోగమించింది. మెదడు చరిత్ర అంటే మెదడును గురించిన మన భావాలలోని దోషాల చరిత్రే. అసలు ఏ వైజ్ఞానిక రంగంలోనైనా చరిత్ర అంటే ఇలాగే ఉంటుంది. కొత్త ప్రయోగాలు చెప్పే సాక్ష్యం ఆధారంగా పాత సిద్ధాంతాలలోని తప్పులు దిద్దుకుంటూ విజ్ఞానం పురోగమిస్తుంది. మరి నాడీ శాస్త్రంలో ఎన్ని తప్పులు సవరించినా, ఎంత పురోగతి సాధించినా కొన్ని ప్రశ్నలు మాత్రం కొరకరాని కొయ్యలుగానే మిగిలిపోతున్నాయి. అలాంటి ప్రశ్నలలో చైతన్యం అంటే ఏమిటి, మనస్సు అంటే ఏమిటి అనేవి ముఖ్యమైనవి. ఈ లోతైన ప్రశ్నల జోలికి పోకుండా ప్రస్తుతానికి మాత్రం మెదడు చరిత్రలో కొన్ని ముఖ్యమైన ఘట్టాల గురించి చెప్పుకుందాం. మన మెదడు చరిత్ర కథ పాశ్చాత్య వైద్య సాంప్రదాయానికి మూల విరాట్టు అని చెప్పుకోదగ్గ ప్రాచీన గ్రీకు వైద్యుడు హిపోక్రటీస్తో మొదలు పెడదాం. ప్రస్తుత కాలంలో మనం అనుకున్నట్టే హిపోక్రటీస్ కూడా ఇంద్రియాల వ్యవహారాలకి, మనస్సుకి, బుద్ధికి మెదడే ఉపాధి అని నమ్మాడు. ప్రాచీన గ్రీకు తాత్వికుడు ప్లేటో ప్రజాస్వామ్యం గురించి, ఆదర్శ సమాజం గురించి కలలుగన్న మేధావి కూడా మెదడు గురించి ఇంచుమించు ఇదే విధంగా ఆలోచించాడు. కానీ ప్లేటో శిష్యరత్నం అయిన అరిస్టాటిల్ భావాలు మాత్రం ఈ విషయంలో కాస్త భిన్నంగా ఉన్నాయి. అరిస్టాటిల్ భౌతిక ప్రపంచంలో ఎన్నో అంశాల మీదకి తన చింతనని సారించాడు. ప్రతిదానికి ఏదో వివరణ ఇచ్చేవాడు. ఎన్నో సందర్భాలలో ఆ వివరణ తప్పని తేలింది. కానీ ఆ రోజులలో మాత్రం అరిస్టాటిల్ తప్పని చెప్పడానికి కానీ, నిరూపించి తేల్చి చెప్పడానికి కానీ ఎవరికీ ధైర్యం చాలలేదు. ఉదాహరణకి తోకచుక్కలు అంటే ఏమిటి అన్న ప్రశ్నకి సమాధానంగా అరిస్టాటిల్ అవి గాల్లో మండుతున్న వాయువుల వల్ల పుట్టే కాంతులు అని చాటాడు. తోకచుక్కలు మన భూమి చుట్టూ ఉండే వాయుమండలానికి పరిమితమైనవి కావని, అంతరిక్షంలో ఎంతో దూరం నుండి కొట్టుకొచ్చే రాతి శకలాలని ప్రస్తుతం మనకి తెలుసు. అరిస్టాటిల్ తన విడ్డూరపు చింతనని మెదడు మీదకి కూడా సారించాడు. మనస్సుకి, చైతన్యానికి ఉపాధి మెదడు కాదని, గుండె అని బోధించాడు. ఒక విధంగా శరీరంలో ప్రాణం నిలపటానికి మెదడు కన్నా గుండె ముఖ్యం అన్నది నిజమే. కానీ మన ఆలోచనలకి, అనుభూతికి ఆధారం మెదడే. బహుశా గుండె యొక్క ప్రాముఖ్యతను పురస్కరించుకుని అరిస్టాటిల్ అలా భావించి ఉండవచ్చు. ఆ విధంగా మెదడు గురించి ప్రాచీన గ్రీకు తాత్వికులు తమ మెదడుకు తోచిన వ్యాఖ్యానాలు చేస్తూ రావడంతో పరిస్థితి కాస్త గందరగోళంగా ఉండేది. అలాంటి పరిస్థితిలో మెదడు రంగంలోకి కాస్త స్పష్టత తెచ్చినవాడు గాలెన్. ఇతగాడు కూడా ప్రాచీన గ్రీకు దేశానికి చెందినవాడే. కానీ ఇతడు తాత్వికుడు కాదు, వైద్యుడు. తాత్వికులకి వైద్యులకి ఓ ముఖ్యమైన తేడా ఉంది. తాత్వికులు తమ ఊహాశక్తిని బట్టి, ధీశక్తిని బట్టి విషయాల గురించి వ్యాఖ్యానిస్తూ పోతుంటారు. అది నిజమా కాదా అన్న విషయం బాహ్య ప్రపంచం చెప్పే సాక్ష్యం మీద కాక తర్క మీమాంసాల మీద ఆధారపడి ఉంటుంది. అలా కాకుండా తన సిద్ధాంతాలని వాస్తవం సమర్థిస్తోందని నిరూపించే బాధ్యత వైద్యుడి మీద ఉంటుంది. అందుకునే కాబోలు మెదడు యొక్క నిర్మాణం విషయంలో గాలెన్ ఎంతో ప్రగతి సాధించాడు.